స్వాతి చిలుకు సంధ్య వేళలు లేలేత వణుకు అందగంతెలు మప్పే కన్ను గీటే అరమటే పైట దాటే అల్లి కొరుకుతుంటే చెల్లే బతుకుతుంటే భలే గుంది పడుచు ముట్టట భలే కదా గాలి ఇంతట అర భలే గుంది పడుచు ముట్టట భలే కదా గాలి ఇంతట దినకు సంధ్య వేళలు మేలే తవలపు అందగాడిలో ఈడే ఉరుముతుంటే నీడే తరుముతుంటే తరాగాళ్లతోటే స్వరాలు అల్లుకుంటే పదా అంది పడుచుకో పదా ఇదే కదా తెలిసి ఆపద పదా అంది పడుచుకో పదా ఇదే కదా తెలిసి ఆపద చినుకు సంధ్య వేళలు లేలేత వణుకు అందగత్తెలు మప్పే కన్ను గీట అరమతే పైట దాటే సరగాళ్లతో సరళల్లుకుంటే పదా అంది పడుచుకోకూడదా ఇదే కదా తెలిసి ఆపద భలే గుంది పడుచు ముట్టట భలే కదా గాలి ఇచ్చట పడుచుముట్టట పల్లె కదా గాలి ఇచ్చట